ప్రేమ పేజీ తీనా, పేజీలో రాస్తున్న అందాల ఆ పేరు మీనా. ట్రైనర్గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూనా, వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలో నా. చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే, మత్తిచ్చే ఓ ధూపం ఊపిర్లో చల్లిందే. Walking, talking, lalo, walking, walking, brain low, start a yinde na me the liking. ఏదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లోనా, సాయంత్రం అయితే గప్చుప్ స్టాల్లోనా, తెల తెలవారే గుడ్ మార్నింగ్ ఐ వెయిటింగ్ తప్పేనా. కలిసి తిరిగిన మార్కులు ఎన్నెన్నో, కలిపిన మాటలు ఇంకెన్నో, మాటలు కలిపే తొందరలోనే ప్రేమలు ముదిరాయే. ప్రేమలో పటాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా? ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది. చిరు చిరు చల్లల్లో పెదవులు తడిసాయి, తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే. ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే, ఉరుకుతూ ఉండే తలుపులనేమో బిడియములాపాయే. అడుగు అడుగు ముందుకు సరుపుకొని ఒకరికి ఒకరము చేరువయి, ఊపిరి తగిలేటంతగా ముఖముల ఎదురుగా ఉంచామే. ముత్తు పెట్టేశా బాబా? లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది. చాలు చాలే. చుండగా ఓ చాబిల్లిలా తానొచ్చింది.